అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు, రఘురాముని నమ్మి నబంటు నేను. నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనంబులో నీ మహనీయ కీర్తి విని, నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిరబలు మారుతిని సిరియ తిరువడి గొలుతు. పరమ భాగవతులరా, శ్రీ మహాభాగవతం దశమస్కంధం ప్రహ్లాద చరిత్ర చెప్పుకుంటున్నాం. గురుకులానికి వెళ్ళి చాలా కాలమైంది. కుమారుడు ఏం చదువుతూ ఉన్నాడో ఏమిటో అని చెప్పి పిలిపించాడు హిరణ్యకశిపుడు. ఇట్లు చారుల చేత నాహూయమానుండై ప్రహ్లాదుండు సనుదించినా. వచ్చాడు ప్రహ్లాదుడు, చాలా సంతోషించాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడిని చూసి చాలా ఆనందపడ్డాడు. ఎంత తేత తేజస్సు, చాలా బాగున్నాడు బాలకుడు అని చాలా సంతోషంతో అడుగుతూ ఉన్నాడట. ఉత్సాహ ప్రభు మంత్రశక్తియుతమై యుజ్యోగమారూఢ సంవిత్ సంపన్నుడవైతివే. చదివితే వేదంబులున్ శాస్త్రముల్ వత్సా రమ్మని చేరజీరి. కొడుకున్ వాత్సల్య సంపూర్ణుడై ఉత్సంగాగ్రము చేర్చి దానవ విభుణుత్కంఠ దీపింపగన్. ఉత్కంఠ చాలా ఉత్సాహంగా ఉన్నాడు కుమారుడిని చూసి ఆనందపడిపోయి దూరానుండగానే అడిగేస్తూ ఉన్నాడు, నాయనా ఉత్సాహము, ప్రభుశక్తి, మంత్రశక్తి, ఉత్సాహశక్తి ఇవన్నీ నేర్చుకున్నావా? నీ ప్రయత్నం అంతా కూడా సఫలమైనదా? సంవిత్ సంపన్నుడవైతివా, విజ్ఞానివయ్యావా? వేదాలు చదివావా? గురువులు చెప్పినటువంటివి శాస్త్రాలు చదివావా? నాయనా రా అని చెప్పి పిలిచి ఉత్సంగాగ్రము తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. చుంచు దువ్వాడు, బొగ్గలు నిమిరాడు, ముద్దు పెట్టుకున్నాడు. చాలా ఆనందపడిపోతూ ఉన్నాడు చూసి చూసి చూసి. పోతనగారు కూడా ఎంత సంతోషము అని అంటే, ఆయన కవిత్వం కేవలం భగవంతుడనే కాదు, అసలు కవితలోనే దొర్లిపోతూ ఉంటాయి చూడండి. ఇక్కడ పిల్లల యొక్క మాటలు ఎలా ఉంటాయో చెబుతూ ఉన్నాడు ఆయన. అనుదిన సంతోషణములు జనితశ్రమతాపదుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగల సద్భూషణములు. తనయుల సంభాషణములు, పిల్లల మాటలు, చిన్నపిల్లలు మాటలు మాట్లాడుతూ ఉంటే ఏమి ఆనందము అసలు ఆ తల్లిదండ్రులకు చెప్పగలమా? చెప్పలేము. ఎంత సంతోషాలు అనుదినము, ప్రతిరోజును విన్న మాటలే అయినా, నిన్న విన్నా, ఈరోజు విన్నా, కొత్త కొత్తగా పిల్లలు మాట్లాడుతూ ఉంటే, అప్పుడప్పుడే నేర్చుకొని మాట్లాడే పిల్లలు, కొన్ని నేర్చుకుని చిన్నపిల్లలు, మాటలన్నీ కూడా కొత్తగా ఉంటాయి, చాలా ఆనందాన్ని కల్పిస్తూ ఉంటాయి. ఎంత ఆనందం అంటే, ఏకచక్రపురంలో బకాసురుడు తింటున్నాడు రోజు. ఒక మనిషిని పంపించాలి బండెడు అన్నము, అంతా కథ మనకు తెలిసిందే కదా. అక్కడ పాపం వీళ్ళు కూడా బ్రాహ్మణ వేషాలతో, పాండవులు కూడా అక్కడే చేరి ఉన్నారు. వారికి నివాసం ఇచ్చినటువంటి ఆ ఇంటి యజమాని ఆ ఇంటి వంతు వచ్చిందట ఆ రోజు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ యజమాని, అతని భార్య, కొడుకు, కోడలు, చిన్నపిల్లవాడు ఒకడు, ఒకడు మనవడు. వీళ్ళు వెళ్తే ఎవరు వెళ్ళాలి? ఒకళ్ళు ఎవరైనా సరే యజమాని నేను వెళ్తానంటున్నాడు. మీరు వెళ్తే ఎలాగండి, మొత్తం పోషణ భారం మీదే కదా, నేను వెళ్తానంటుంది భార్య. అదేమిటమ్మా, కొడుకుండగా తల్లిని తండ్రిని కష్టపెడతారా? నేను వెళ్తానంటున్నాడు కొడుకు. కోడలు అంటుంది, అయ్యయ్యో మరి నేను ఈ ఇంటికి వచ్చి ఇంత ఆపద వీరికి రానిస్తానా? నేను వెళ్తానంటుంది. అంటే ఆ పిల్లగాడు అంటాడట, నేను వెళ్తా, వాళ్ళని తంపేస్తా అన్నాడంట. నవ్వరండి, ఆ మాటలకి అందరికీ నవ్వు వచ్చేసింది. ఏమిటిలా పగలబడి నవ్వుతున్నారని చెప్పి కుంతితే వెళ్తుంది అన్నమాట. సరే, కథ కాదు, మనకు కావాల్సింది పిల్లల మాటలు. అట్లాంటి సమయములలో కూడా నవ్వు వస్తూ ఉంటే అసలు నవ్వురాంది ఇంకెప్పుడు, అసలు ఎప్పుడు నవ్వు వస్తూనే ఉంటుంది, పిల్లల మాటలకి సంతోషం కలుగుతూనే ఉంటుంది. ఎంత శ్రమపడి వచ్చినా, పొలాల నుంచి వచ్చినా, వ్యాపారాల నుంచి వచ్చినా, ఉద్యోగం నుంచి వచ్చినా, వ్యవహారాల నుంచి వచ్చినా, ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు ఎదురెళ్ళి సంకనెక్కి మాటలు కబుర్లు చెబుతూ ఉంటే దుఃఖాలు ఎక్కడుంటాయి, ఇంకా ఎగిరిపోతాయి అన్నీ. కర్ణ యుగళ సద్భూషణములు, ఇంకేమైనా వేరే భూషణాలు నగలు ఎందుకండి చెవులకి, పిల్లల మాటలే అంటూ ఉన్నారు ఆయన. చూడండి మరి ఎంత గొప్ప కవిత్వము. హిరణ్యకశిపుడు అంటూ ఉన్నాడు ఈ మాటను చెబుతున్నారు పోతన గారు అని. మరియు పుత్ర నీకు నెయ్యది భద్రం వయ్యున్నయ్యది చెప్పు అని. మరి నాయన అసలు నువ్వేం నేర్చుకున్నా, నీ తెలివితేటలు అసలు ఏమిటి, ఏది శ్రేయస్సు ఏది మేలు అని అనుకుంటున్నావు. ఇప్పుడు కూడా అంటుంటారుగా, నువ్వు పెద్దాడు అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు, డాక్టర్ చదువుతావా ఇంజనీర్ చదువుతావా అని అడుగుతుంటారు. ఈ కాలాన్ని బట్టి ఇది నీకు అసలు ఏది మేలు అని, ఆ కాలాన్ని బట్టి అది అడుగుతున్నాడు ఆయన. అసలు ఏది మేలు అనుకుంటున్నావు చెప్పమంటే, కన్న తండ్రికి ప్రియనందనుండిట్లనియే, అంటే ఆ తండ్రితో అంటూ ఉన్నాడు ప్రియపుత్రుడు, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక మీరు మే మనుమతి భ్రమణం గుణ భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ. ఓ దానవనాథ, నిశాచర శ్రేష్ఠుడా, నాకు తెలిసినటువంటిది మేలు అన్నావు కదా, ఆ మేలు ఏమిటనంటే నేను చెప్తూ ఉన్నా, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలందరెళ్ళక. శరీరధారులు అంటే జీవులు, అవి శరీరాలను ధరిస్తూ ఉంటాయి. దేహీ, దేహము, గీతలో కూడా స్వామి చెబుతూ ఉంటాడు దేహి అంటే జీవుడు, దేహం శరీరం. ఈ శరీరధారులకు ఎటువంటిదంటే ఇల్లు అంటే ఇది ఒక చీకటి నూయి అంటూ ఉన్నాడు ఆయన. ఈ చీకటి నూతిలో ఏమవుతుంది, అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. నూతి లోపల ఎంతసేపు తిరిగినా అక్కడక్కడేగా గుండ్రంగా ఉంటుంది, అక్కడే పైకి రాలేరు. ఇక దీనిలోనే తిరుగుబడి ఇంట్లోనే కూలబడక వీరునేమను, ఆ వారు మేము అంటే ఎదుటివారు మేము, ఇలా భిన్నులు వేరువేరు అనుకుంటూ మతి భ్రమణంబున ప్రవర్తిల్లక. ఇదొక పిచ్చి, నాదైతే మాదైతే అంతా మంచి కావాలి, మీదైతే అంతా చెడ్డ కావాలి. మరి పూర్వం సామెతలు కూడా వచ్చాయి, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేమిస్తావు అంటూ ఉంటారు అని. మరి చాలామంది ఉన్నారు కదా ఇలాంటి మహాత్ములు దేశం మీద. మరి ఇలా వేరువేరు అనుకోకండి, శరీరధారులు జీవులు అందరూ ఒక్కటే. సర్వమున్నతని దివ్య కళామయము, ఒకనొక అంశ మాత్రమే ఇదంతా ఎవరిది, విష్ణువు. ఆ విష్ణువు వాసుదేవ సర్వమితి అనే మాట చెబుతూ ఉన్నాడు ఆయన. ఆయన యందు ఉల్లము చేర్చి చక్కగా హృదయము, ఆ హృదయము ఆయనకు అర్పించేస్తే, మనస్సు హృది ఆయనకు అర్పించాలి. మన మనాభవ మద్భక్తో అంటూ ఉంటాడు ఆయన. ఆయనకు అర్పించేసి తారు అడవి నుండుట మేలు, తమరు అడవిలో ఉండటం మేలు ఎవరికి, వారికే. ఇది నాకు తెలిసినటువంటి మేలు అన్నాడు ఆయన. చూడండి ఇక్కడ తాము తారు ఈ పదములు, తారు తారు అడవి. ఇప్పుడు నిజంగా తారు అడవిలోనే ఉంటున్నాం మనం అందరమీ కూడా. అంటే ఇప్పుడు ఒక తారు వచ్చింది కదా, ఏది రోడ్ల మీద వేసే తారు, తారు రోడ్లు అంటుంటారుగా, సిమెంట్ రోడ్లు తారు రోడ్లని. ఇప్పుడు తారు అడవి అయిపోయింది అంతా కూడా, మొత్తం అన్నీ తారు అడవులే. అలా అడవిలో ఉండటం మేలున్నాడు. ఇల్లు వదిలిపెట్టిపోతే వదిలిపోతుంది జంజాటం, అది నాకు మేలు అనిపిస్తుంది అన్నాడు బాల ప్రహ్లాదుడు. చూడండి బాలభక్తుడు ఆ వయసులో పెళ్ళి అవసరం లేదు, పెటాకులు అవసరం లేదు అన్నట్టుగా చెప్తున్నాడు అప్పుడు అని. కుమారుండాడిన ప్రతిపక్షాను రూపంబులైన సల్లాపంబులు విని దానవేంద్రుండు నగుచు నిట్లనియే. అంటే కోపం రాలేదట ఇక్కడ. మరి ప్రతిపక్షం విష్ణుపక్షం కదా, మరి విష్ణువునందు అంటే అది కూడా విని నవ్వుతూ అంటూ ఉన్నాడట. ఎట్టాడిన నట్టాడుదు రిట్టిట్టని పలుక నెరుగ నితదుల శిశువులు దట్టించి ఎవ్వరేనియో పట్టించిరో బాలకు నకు పరపక్షంబుల్. పిల్లలు ఎలా చెబితే అలాగే చెబుతారు, ఏదంటే అదే అంటారు. చాలామంది ఇదివరకే మారు పేర్లతో పిలుచుకుంటూ ఉండేవాళ్ళు, ఇప్పుడు మారు పేర్లు అవసరం లేదుగా, పొట్టి పేర్లు వచ్చేసినాయి. ఎన్ఎస్లు, ఎంఎస్లు, టీఎస్లు, పిఎస్లు, డిపిలు అంటే ధర్మపిండాలన్నమాట, ఇలాంటివి చాలా వచ్చేసినాయి. ఇంగ్లీష్ పదాలు తెచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. పూర్వం అలా మనుషులకు వేరు వేరు రకరకాల పేర్లు పెడితే పాపం పిల్లలకు తెలియక వాళ్ళు లేనప్పుడు అనుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు కూడా అదిగో పలానా వాళ్ళు వచ్చారని కేకలే చెబుతుండేవాళ్ళు. కనుక అట్లా తెలియదు, మర్మం తెలియదు పిల్లలకి. ఎట్లా చెబితే అట్లాగే ఎవరు పట్టించారు వీడికి? నాకుం చూడగ చోద్యమయ్యడు కదా నా తండ్రి ఈ బుద్ధిని తా నీకున్ లోపల దోచను పరులు దుర్నీతుల్ పఠింపించిరో ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు అతనిన్ వర్ణింప నీకేటికిన్. నాయనా వత్స ప్రహ్లాద, ఎవరు చెప్పారయ్యా నీకు? చాలా విచిత్రంగా ఉన్నదే, అసలు నీకే కలిగిందా లేకపోతే ఇంకెవరైనా అక్కడికి చేరి చక్కగా చెబుతున్నారా నీకు, లేకపోతే ఏకాంతంగా ఏమైనా గురువులు ఈ భృగు కుమారులు ఉన్నారే చండామార్కులు వీళ్ళేమైనా చెబుతున్నారా ఏమి? వైకుంఠుడు విష్ణుమూర్తి మనకి వైరిసుమా, మనకి వైరము ఆయనకి మనకి. అతడు మనకి మంచి కాదు, అతడు పరపక్షము, మనది వేరు. నీవు అసలు అలా చెయ్యకు, నువ్వు చెయ్యేం చేయాలనంటే నువ్వు చేయాల్సింది నేను చెప్తున్నా విను, అవన్నీ నీకెందుకు ఆ మాటలను తోసేయి, నేను చెప్పేది విను. ఏంటయ్యా అంటే సురలందోలుటయో సురాధిపతులను సృక్కించుటో సిద్ధులను పరివేధించుటయో ముని ప్రవరులను బాధించుటో యక్ష కిన్నర గంధర్వ విహంగ నాగపతులను నాశంబు నందించుటో హరియంచున్ గిరియంచు నేల చడ మోహాంధుండవై పుత్రకా. ఆయన నీకెందుకురా ఈ హరి గిరి ఈ పిచ్చుకోలా, ఆ దేవతలను తరమటము, ఆ దేవేంద్రులను దేవత అధిపతులను పట్టుకుని కట్టేయటము, సిద్ధులు మునులు యక్షులు కిన్నరులు ఇలాంటి వారిని అందరినీ కూడా నాశనం చేయటము చేయాలి తప్ప మనం చేయాల్సిన పనులు ఇవి అనిన తండ్రి మాటలకు పురోహితు నిరీక్షించి ప్రహ్లాదుండిట్లనియే. అంటే ఆ తండ్రి అలా చెబుతూ ఉంటే గురువు గారి వంక చూసి అంటున్నాడట, తండ్రి వంక చూడటల్లా మోహ నిర్మూలంబు చేసి ఎవ్వని ఎందు తత్పరులైన ఎరుకగల పురుషులకు పరులు తారు అనియడు మాయాకృతం వైన అసద్గ్రాహ్యంబు కానంబడదు అట్టి పరమేశ్వరునకు నమస్కరించదా. ఇతనితో అంటున్నాడు, గురువుగారితో అటు తండ్రితో చూడలేకపోతున్నాడు అన్నమాట, తండ్రి వంక చూడలేక ఇటు తిరిగి అంటున్నాడు. ఎవరైనా సరే మోహ నిర్మూలనంబు చేసి, ఈ మోహము, మోహం అంటే ఏది ఏమిటి తత్వము అనేది తెలియనీయకుండా చేసేటటువంటి చిత్తము యొక్క స్థితి, మొత్తం అంతా మన చిత్తంలోనే ఈ నిలవ అంతా కూడా. మనకి ఎవరండి తల్లి తండ్రి బంధువులు అని అంటే, ఒక తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాతే కదా ఈ బంధాలన్నీ ఏర్పడుతున్నాయి. అంతకుముందు వీడు ఎక్కడున్నాడో వీళ్ళెవరో తెలియదు, కానీ ఇలా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తము మోహబంధాలు ఏర్పడిపోతాయి. వీటిని తెంచేసినట్లయితే యవ్వని యందు తత్పరులు, ఆ పరమపురుషుడైనటువంటి ఆ నారాయణుని యందు పరులై అంటే ఆయనకి అంకితమైపోయినటువంటి పురుషులకు జీవులకు పరులు తారు, వాళ్ళు వేరు మేము వేరు వారు మేము అనేటటువంటి అసద్గ్రాహ్యము అంటే సద్గ్రాహ్యం కాదు ఇది, గ్రహించకూడదు, అసత్తు మంచిది కాదు ఇది. మాయాకృతము, ఏ మాయా? ప్రకృతి మాయా. దైవీ హేష గుణమయి మమ మాయా దురచ్చయ, మరి ప్రకృతే కదా ఈ శరీరం, అదే శరీరం ద్వారా వచ్చేదంతా అదే. ఇది సత్పురుషులైనటువంటి వారు గ్రహించరు సుమా, అసత్పురుషులు గ్రహిస్తారు దీన్ని. అట్టి పరమేశ్వరునకు నమస్కరించదా, అటువంటి పరమేశ్వరునకు నేను నమస్కరిస్తూ ఉన్నాను, కానీ రెండు చేతులు జోడించి ఇంకా గురువుగారి వైపు తిరిగే ఇంకా చెప్తూ ఉన్నాడు. అజ్ఞుల్ కొందరు మేము తామనుచు మాయంజంది సర్వాత్మకున్ ప్రజ్ఞాలభ్యు వరాన్వయక్రమములను భాషింపగానేరరు. ఆ జిజ్ఞాసాపథమందు మూఢులు కదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞుల్ తత్పరమాత్ము విష్ణుని ఇతరుల్ దర్శింపగానేర్తురే. అజ్ఞులు అంటే జ్ఞానము లేనటువంటి వారు, ఈ శరీరము ఆత్మ వేరు వేరని తెలియనటువంటి వారు, మేము తాము మేమని వారని మాయంచంది మాయా ప్రకృతి మాయలో పడిపోతారయ్యా. సర్వాత్మకుడు అన్ని ఆత్మల యందు కూడా చేరి ఉన్నటువంటి వాడు, అటువంటి మహాపురుషుడైనటువంటి వాడు ప్రజ్ఞాలభ్యుడు ఆయన. జ్ఞానము చేత ప్రకృష్టమైనటువంటి జ్ఞానము ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ చేత తెలుసుకోవాలి సుమా. ఆయన తెలుసుకోలేరు ఈ జిజ్ఞాసాపథమందు. ఈ మార్గములో బ్రహ్మాది వేదజ్ఞులు కూడా మూఢులే సుమా అంటూ ఉన్నాడు ఆయన. చతుర్ముఖ బ్రహ్మ మొదటి జీవుడు, వేదములు అభ్యసించినవాడు, అభ్యసింపజేసినవాడు అటువంటి బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేరు సుమా. ఆ పరమాత్మ యొక్క విష్ణు మాయా ఇది తెలుసుకోలేరు. ఇతరులు దర్శింపగానేత్తురే, ఇంకా సామాన్యులకి ఏం తెలుసు అంటే, ఇప్పుడు ఎవరిని అంటున్నట్టు, తన తండ్రిని అంటున్నాడు. తండ్రి వంక చూడకుండా గురువు వంక చూస్తూ ఇద్దరిని అన్నట్టు దాదాపుగా ఈ విధంగా అంటూ మళ్ళీ అంటూ ఉన్నాడు. మానుకోవచ్చు కదా అని అంటారా, తండ్రి మాట వినటానికి మంచిదేది, తండ్రి మాట వినవచ్చు, కానీ ఏం చేయమంటారు నన్ను. ఇన్ను మయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంతమగు హృషికేశు సన్నిధి నా విధమున కరగుచున్నది దైవ యోగమున చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు. అయస్కాంతాన్ని అక్కడ పెట్టి దాని ముందు ఇనుమును పెడితే నువ్వు వెళ్ళి దాన్ని అంటకేయనంటే ఆగుతుందా, ఇది ఆగగలుగుతుందా, అది లాగేస్తూ ఉంటుంది. అదిగో ఆ విధంగా హృషికేశుడు ఇంద్రియములకు అధిపతి, ఆయన సన్నిధిలో నా చిత్తము వెళ్ళిపోతుంది, అక్కడ తగులుకుంటుంది, మరి నన్ను ఏం చేయమంటారయ్యా, దైవయోగం ఇది, నేనేం చేసేది కాదు, ఇది నా యోగము, నా కూడిక కాదు, నేను కావాలంటే వెళ్ళటం కాదు, దైవ సంకల్పం అది, వెళ్ళిపోతూ ఉంది, నేనేం చేయను. అంతేకాక మందార మకరంద మాధుర్యమున్న దేలు మధుపంబు ఓవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగురాయంచసనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమే రీతి నితరంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఎందుకయ్యా వేయి మాటలు, ఏం చెప్పమంటావు, ఎటువంటిది నా మనసు. అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము. అంబుజోదరుడు పద్మోదరుడు తన ఉదరము నుంచి పద్మాన్ని ఉద్భవింపజేసి లోకాలు సృష్టింపచేసిన శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన పాద పద్మముల చింతనము అనేటటువంటి అమృతమును బాగా పానం చేసి బాగా మదించినటువంటిది సుమా నా చిత్తము. మదపటి ఏనుగులాగా నా నిండ చిత్తము నిండా అమృత పానమైపోయి ఉన్నది పరమాత్మ పాదారవింద ధ్యానమే. మరి నేనెట్లా పోతానయ్యా, సామాన్యమైనటువంటి లోకములో ఉన్న కొన్ని కొన్ని వస్తువులు మంచి వస్తువులని గ్రహించినవి వాటికంటే తక్కువ వాటి మీద పోవట్లే చూడండి. మందార మకరంద మాధుర్యమున్నదేలు మధుపంబు, ఆ బాగా తేనె నిండా ఉన్నటువంటి మందార పుష్పము, ఆ మాధుర్యము ఆ తేనె, అది తాగేటటువంటి ఆ మధుపము ఉన్నదే తేనెటీగ మదనములకు పోతుందా. మదనములు అంటే ఉమ్మెత్తకాయలు, ఏముంటుంది దాంట్లో, ముళ్ళు ఉంటాయి పైగా, ఎందుకు పోద్దయ్యా. నిర్మల మందాకిని వీచికల తూగురాయంచ, మందాకిని వీచికలు అజాక్కగా ఉయ్యాలలాగా ఉంటాయి, ఆ హరిద్వారం దగ్గర పడుతూ ఉంటుందట హిమాలయ పర్వతం మీద నుంచి కిందకి ఆ మందాకిని. అక్కడ ఊగేటటువంటి హంసలు ఉంటాయి హాయిగా, రాజహంసలు. అయ్యేమన్నా చిన్న చిన్న చెరువులకి దొరువులకి పోతాయా పొమ్మంటే, వాటికెందుకు హాయిగా అక్కడ అంత హాయిగా ఉంటే. లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలా, పల్లవము రసాల పల్లవము, మంచి మామిడి చెట్టు, తీయ మామిడి చెట్టు యొక్క లేత చిగురు తిని కోయిల కూస్తూ ఉంటుంది. కోయిల ఇది వసంతకాలంలో అలా తీయ మామిడి చెట్టు యొక్క ఆకులు తినేటటువంటిది కుటజములు. లేదా వేప, కుంకుడు ఇట్లాంటివి ఉంటాయి కదా చెట్లు, చేదు ఆకులు, వాటికి పొద్దుంటాయా. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకము, ఆ పూర్ణ ఇంద్రుడు 16 కళలు కలిగినటువంటి పూర్ణిమ నాటి ఇంద్రుని వెన్నెలను తాగేటటువంటి చకోర పక్షి, వెన్నెల పులుగు అంటారు దీనిని, తాగుతూ ఉంటుందట వెన్నెల, తాగుతూ ఆస్వాదిస్తూ ఉంటుంది అది. అది మంచు తాగమంటే తాగుతుందా? దట్టంగా ఉన్నటువంటి మంచు కూడా తెల్లగానే ఉంటుంది, నీహారమా మంచు, కానీ పొమ్మంటే పోద్దంటాయా. అలాగే లోకములన్నింటినీ కూడా సృష్టించేటటువంటి పద్మనాభుని దివ్య పాద పద్మముల యందు చింతన చేసేటటువంటి అమృతము అనేటటువంటి పానము చేత మదించినటువంటి నా చిత్తము ఎక్కడికి పోద్ది, మరొక చోటకి ఎలా పోతుంది అన్నాడు ఆయన. ఇంకేం చేస్తారు, నివ్వెరపోయింది సభంతా కూడా. సరే, ఇక వాళ్ళు తేరుకునేలోపు ఒకరోజు టైం ఇచ్చేసి మనం రేపు చెప్పుకుందాం. జై శ్రీరామ్.